జ్ఞానం 41. జ్ఞాన సముపార్జనకు 2 మార్గాలు ఉన్నాయి. ప్రత్యక్షానుభూతి ద్వారా, బాహ్య ఆధారాల నుండి. ప్రత్యక్షానుభూతి ద్వారా వచ్చిన జ్ఞానం పరిపూర్ణం, స్వీయ ప్రమాణం కాదు, సంతృప్తినిచ్చేది. బాహ్య ఆధారాల నుండి సముపార్జన జ్ఞానం అసంపూర్ణం, అవశేషాలతో కూడినది, ప్రామాణికం అవసరమైనది, సంతృష్టిని కలిగించినది. ప్రత్యక్షజ్ఞానం ఒక్కటే ప్రామాణికంగా పరిగణించాలి. ప్రత్యక్షానుభూతి జ్ఞాన సమాచారాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది, తక్కిన మార్గాలన్నీ అసంపూర్ణాలే. స్వయం వృద్ధి మార్గంలో పరిశుద్ధత, ఏకాగ్రత, మనసును అధీనంలో ఉంచుకుంటే చాలా ముఖ్యం. అపరిశుభ్ర మనసు మతిభ్రమణ కలిగించి అడ్డంకులను కలుగు చేస్తుంది. కానీ క్రమబద్ధమైన మనసు ప్రత్యక్షానుభూతికి ఒక సాధనం. సామాన్యంగా మనం విజ్ఞానాన్ని సమాచార పద్ధతిలో బాహ్య ప్రపంచం నుండి ప్రోగు చేసుకుంటాము. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎల్లప్పుడూ మనకు నేర్పే ఉపాధ్యాయుడు తల్లి, మన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, తరువాత తండ్రి, పిదప మన అన్నదమ్ముడు, అక్కచెల్లెలు, తరువాత మన ఆడుకునే పిల్లల వద్ద, బడిలో మన ఉపాధ్యాయుల వద్ద, గ్రంథకర్తల వద్ద మనం నేర్చుకుంటాం. మనం ఏది నేర్చుకున్నప్పటికీ మనం స్వతంత్రంగా ఏ ఒక్కటి నేర్చుకోలేదు. అయినప్పటికీ మనం విద్యార్థికులమని చెప్పుకుంటాం. అనుభూతి చెందిన ఋషులు మనం ఏమి స్వతంత్రంగా నేర్చుకోలేదని మనల్ని చూసి జాలిపడతారు. మన భావాలన్నీ ఇతర భావాలే. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా మనం స్వతంత్రంగా నేర్చుకున్నది కాదని తెలుసుకుంటే తలదిదే ఒక విషయం. అందుచేతే అది మనకి సంతృష్టి కలిగించడం లేదు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నిటిపైన కూడా మనం పట్టు సంపాదించినా అది మనకు సంతృష్టినివ్వదు. అయినప్పటికీ బాహ్య ప్రపంచం నుండి మనం సంపాదించిన జ్ఞానంతో పరిశోధనగా వస్తే మనం ఆత్మజ్ఞానం వైపు ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుంది. ప్రాపంచిక జ్ఞానం సంపాదించడంలో కావలసిన పద్ధతులు, వనరులు, సమకూర్చుకునే నైపుణ్యాలను మనం పంపిణించుకుంటాం. కుశాగ్రతి కల వాడికి జీవితం యొక్క సూక్ష్మతను, అద్భుత పరిణామాలను కనుగొనడానికి వీలుగా, తన శత్రువులను అంతర్ముఖంగా పంపడానికి ఎక్కువ వీలు కలుగుతుంది. విశేషేకరణ ద్వారా పొందిన జ్ఞానం ప్రత్యక్షానుభూతి పొందడానికి మనకు ఉద్దేశం కలిగించినంత వరకు ఒక సమర్థమైన లక్ష్యాన్ని పెంపొందిస్తుంది. ఎంతో ప్రభావితం చేస్తున్నట్టు కనిపించిన బాహ్య ప్రపంచం నుండి సంపాదించిన విజ్ఞానం ప్రాపంచిక వలయాలను విడదీయడంలో సహాయం చేయకపోతే అది వ్యర్థము. చాలా సన్నివేశాల్లో విషయాలు ఎక్కువ సేకరిస్తున్న కొద్దీ మన జీవితం ఇంకా బరువు ఎక్కుతుంది. అటువంటి విజ్ఞానం సంపాదించడంతో మనం విద్యార్థికులు అవుతాం, కానీ జ్ఞానాన్ని పొందిన వారం అవ్వము. ఏడా తరబడి చదువు, వృత్తి విద్యల నుండి మనం సంపాదించిన పరోక్ష జ్ఞానం నిస్సందేహంగా మనకు చాలా సమాచారాన్ని అందించి కొంతవరకు ఉపయోగపడినా అది సంతృప్తినివ్వదు. ప్రత్యక్షంగా సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానులందరూ ఎన్నో కష్టాలు పడ్డారని చరిత్ర మనకు చెప్తున్నారు. వారు ఇతరుల అభిప్రాయాలతోనే సంతృప్తి చెందలేదు. వారు తీసుకున్న నిర్ణయాలు వేరుగా ఉన్నాయని ఛాందస్సు, మూఢనమ్మకాలను సంరక్షించేవారు వారిని బాధలు పెట్టినా, ఆఖరికి మరణదండం విధించినా వారు వారి అన్వేషణను కొనసాగించడానికి భయపడలేదు. విజ్ఞానాన్ని ధృవీకరించే తుది పరీక్ష ప్రత్యక్ష అనుభూతి. సత్యాన్ని నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడు నీ వద్ద అత్యుత్తమ నిర్ధారణ ఉంటుంది. మీలో చాలామంది మీ స్నేహితుల దగ్గరకు వెళ్ళి వాళ్లకు నీ దృక్పథం తెలుపుతావు. వాళ్ళ అభిప్రాయంతో నువ్వు నిర్ధారణ కోరుతున్నావు. నువ్వు ఏమి ఆలోచించినా సరే నువ్వు ఇతరుల దాన్ని బాగుంది, నువ్వు చెప్పింది సవ్వే అని చెప్తూ ధృవీకరించాలని కోరుతావు. ఎవరో అభిప్రాయం సత్యానికి పరీక్ష కాదు. నువ్వు ప్రత్యక్షంగా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు నీ పొరుగింటి వారిని, నీ అధ్యాపకులను అడగవలసిన అవసరం లేదు. గ్రంథాలలో దాని ప్రమాణం గురించి నువ్వు చూడనక్కర్లేదు. ఆధ్యాత్మిక సత్యానికి బాహ్య సాక్షి అవసరం లేదు. నీకు అనుమానం ఉన్నంతకాలం నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందని అర్థమిస్తుంది. స్వీయ అనుభవం పదంలో ప్రతిదీ ప్రస్ఫుటంగా కనిపించే స్థితి సాధించే వరకు, నీ అనుమానాలన్నీ నివృత్తి అయ్యే వరకు నడువు. ప్రత్యక్ష అనుభూతి ఒక్కదానికే అసలైన జ్ఞానం యొక్క ఆధారం చేరే సామర్థ్యం ఉంది. మనందరికీ ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసు, కానీ ఎలా ఉండాలో అన్నది తెలుసుకోవడం చాలా కష్టం. యథార్థ జ్ఞానం తెలుసుకోవడంలో లేదు, ఉండటంలో ఉంది. తెలుసుకోవడంలో ఉన్నది ఒక విశేషకరణ మాత్రమే. సాధన ప్రత్యక్ష అనుభూతికి, ప్రామాణికమైన జ్ఞానానికి దారి చూపిస్తుంది. బాహ్య ప్రపంచం నీ మనసుకి, ఇంద్రియాలకు ఉపశమనం కలిగించడం, ఉత్తేజపరచగలగడం చేయగలదు. కానీ శాంతి, తెలివి, విజ్ఞానం అంతరంగం నుండి వెలువడుతుంది. ప్రాపంచిక జగత్తులో గ్రంథాల ద్వారా సంపాదించిన జ్ఞానం చెల్లుతుంది, కానీ యథార్థ జ్ఞానం అంతరంగంలో లభ్యమవుతుంది. సర్వోత్తమైన జ్ఞానం మనసు ద్వారా కాక దేవశక్తి మూలక జ్ఞానోదయం అంటే రెవల్యూషన్స్ వలన కలుగుతుంది. అది ఒక జ్ఞాన విలువ. అది మనిషిని తలమురకలను చేస్తుంది. నువ్వు మనసును ప్రశాంతపరచగలిగినప్పుడు ఆ జ్ఞానం నీకు వస్తుంది.